2 3 4 సమాకృత్యః సమ్ ధా సమాకృత్యః సమాభిన్నా సచ్చిదా నందరుపై కరసా ఆకృత్యః మూర్తిః స్వరూపం యస్యాః సా తథోక్తా సమా అన్యునాతిరిక్తా యథాశాస్త్ర ప్రమాణం మూర్తిర్విగ్రహో యస్యాః నేతి వా సమా సదాశివేన గుణ సౌందర్య బలవీర్య యశో గాంభీర్య ధైర్యేంగితాది పరిజ్ఞాన సర్వజ్ఞత్వాది బహుళధర్మ విశేషః మూర్తి యస్యాః సేతి వా చతుర్విధ భూతగ్రామేషు తత్తత్పరార్థానుసారణ సమా తత్ర తత్ర నివాసయోగ్య మూర్తిర్యస్యాః సేతి వా కర్మాధ్యక్షతయా తత్తత్ఫల విశేషదానేషు సమా పక్షపాతరహిత మూర్తిర్యస్యాః సా సమా బాల్యస్థవిరత్వాది భావవికారవర్జిత ఏకపకార నిత్యయౌవనశాలిని మూర్తిర్యస్యాః సా సమా సరేషు భూతేషు మద్భక్తిం లభతే పరా అంగుష్ఠమాత్రః పురుషోంతరాత్మా సదా జనానాం హృదయే సంసివిష్టః ఇతి స్మృతిశ్రుతిభయా మేకరుతత్వావగమా దిత్యాసేహ ఓం సమాకృత్యే నమః ఆం వి అభిన్న సచ్చిదానందరూపముతో ఏకరసమైన యాకృతి డొట్ స్వరూపము గలదిగాన పరదేవత సమాకృత్యః ఎనబడును సాముద్రిక శాస్త్ర ప్రమాణానుసారము ఎక్కువ తక్కువ లేని సరైన ప్రమాణముతో ఉన్న యనయనములతో ఒప్పుపట్టి యాకారణి శేషముగాన సమాకృత్యః ఎనబడును బల సదాశివునితో సమానమైన గుణ సౌందర్య వీర్య యశో గాంభీర్య ధైర్య ఇంగిలేది పరిజ్ఞాన సర్వజ్ఞత్వాది ధర్మములతో ఒప్పరునట్టి యాకృతివి శేషేషము గలదగుటం చేసి దేవి సమాకృత్యని స్తోతవ్యయగుచున్నది చతుర్విధ భూతసమూహము నందు వారి ప్రారబ్ధ కర్మానుసారము వారియందు సమానమైన నివాసయోగ్యత గలదిగా నా సమాకృత్యను నామన్వర్థము కర్మాధ్యక్షురాలుగా ఆయా జీవులకు వారి కర్మాను సారము ఫలముల నొసగుట ఎందు పక్షపాతరహితమైన యాకృతి గలదగుట చేత పరదేవత సమాకృత్యని ధ్యాయనీయ బాల్య స్థవిరత్వాది భావవికారములు లేని ఏక విధమైన నిత్యనన సంపన్నమైన మూర్తి గలదగుటం చేసి పరాభట్టారిక సమాకృతి ఎనబడును సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం సర్వభూతములయందు సమముగా ఉండి మదీయ పరమభక్తిని పొందునున్నదనియు 352 లలితా త్రిశతీ భాష్య 353 అంగుష్ఠమాత్రః పురుష్కోంతరాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః సర్వప్రాణుల హృదయము నందు పరమేశ్వరుడు అంగుష్ఠమాత్ర పురుషుడుగా సదా అంతర్యామి రూపముతో సన్నివిష్టుడైయున్న దనియు చెప్పునట్టి స్మృతి శృతివాక్యముల వలన పరదేవతకు ఏకరూపత్వము గలదని ఈసేము